ఓం అథ ప్రథమకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభః. ఓం ఆప ఉన్నంతో ఉన్నంతు జీవసే జీవసే దీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ వర్చసే దీర్ఘాయుత్వాయేతి దీర్ఘాయుత్వాయ వర్చస ఓషధే ఓషధే త్రాయస్వ త్రాయస్వైనం ఏనగ్రస్వధితే స్వధితే మా స్వధిత ఇతి స్వాధితే మైనం ఏనగుం హిగుంసీ ఇగుంసీర్దేవశ్రో దేవశ్రోరేతాని దేవశ్రోరితి దేవాశ్రో ఏతాని ప్రవపే ఉపే స్వస్తి స్వస్త్యుత్తరాణి ఉత్తరాణ్యశీయ ఉత్తరాణీత్యుత్తరాణి అశీయాపహ ఆపో అస్మాన్ అస్మాన్మాతర మాతర శృంధంతు శృంధంతు ఘృతేన ఘృతేన నః నో ఘృతపువః ఘృతపువః పుణంతు ఘృతపువ ఇది ఘృత ఉవః పుణంతు విశ్వం విశ్వమస్మత్ అస్మత్ప్ర ప్రవహంతు వహంతు రిప్రం రిప్రముత్ ఉదాభ్యః ఆభ్యః శుచిః శుచిరా ఆపూతః పూత ఏమి ఏమి సోమస్య సోమస్య తనోః తనూరసి అసి తనువం తనువం మే మే పాహి పాహి మహీనాం మహీనాం పయః పయోసి అసి వర్చోధాః వర్చోధా అసి వర్చోధా ఇది వర్చః ధాః అసి వర్చః వర్చో మయి మయి ధేహి ధేహి వృత్రస్య వృత్రస్య కనీనికా కనీనికాసి అసి చక్షుష్పాః చక్షుష్పా అసి చక్షుష్పా ఇది చక్షుపాః అసి చక్షుః చక్షుర్మే మే పాహి పాహి చిత్పతిః చిత్పతిస్త్వా చిత్పతిరితి చిత్పతిః త్వా పునాతు పునాతు వాక్పతిః వాక్పతిస్త్వా వాక్పతిరితి వాక్పతిః త్వా పునాతు పునాతు దేవః దేవస్త్వా త్వా సవితా సవితా పునాతు పునాత్వచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ వసోః వసో సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిస్తస్య రశ్మిభిరిది రశ్మీభిః తస్య తే పవిత్రపతే పవిత్రపతే పవిత్రేణ పవిత్రపత ఇది పవిత్రపతే పవిత్రేణ యస్మై యస్మై కం కం పునే పునే తత్ తచ్చకేయం శకేయమా ఆవః ఓ దేవాసః దేవాస ఈమహే ఈమహే సత్యధర్మాణః సత్యధర్మాణో అధ్వరే సత్యధర్మాణ ఇతి సత్యధర్మాణః అధ్వరే యత్ యద్వః ఓ దేవాసః దేవాస ఆగురే ఆగురే యజ్ఞయాసః ఆగుర ఇత్యాగురే యజ్ఞయాసో హవామహే హవామహ ఇంద్రాగ్ని ఇంద్రాగ్నిద్యావా పృథివీ ఇంద్రాగ్ని ఇతీంద్ర అగ్ని యావా పృథివీ ఆపః యావా పృథివీ ఇదివా పృథివీ ఆపవోషధీ ఓషధీస్త్వం త్వం దీక్షాణాం దీక్షాణామధిపతిః అధిపతిరసి అధిపతిరిత్యధిపతిః అసీహ ఇహ మా సంతం సంతం పాహి పాహీతి పాహి ఆకూత్యై ప్రయుజే ఆకూత్యా ఇత్యాకూత్యై ప్రయుజేగ్నయే ప్రయుజ ఇతి ప్రయుజే అగ్నయే స్వాహా స్వాహా మేధాయై మేధాయై మనసే మనసేగ్నయే అగ్నయే స్వాహా స్వాహా దీక్షాయై దీక్షాయై తపసే తపసేగ్నయే అగ్నయే స్వాహా స్వాహా సరస్వత్యై సరస్వత్యై భూష్ణే భూష్ణేగ్నయే అగ్నయే స్వాహా స్వాహాపః ఆపో దేవీః దేవీర్బృహదీః బృహదీర్విశ్వశంభువః విశ్వశంభువోద్యావా పృథివీ విశ్వశంభువ ఇతి విశ్వశంభువః యావా పృథివీ ఉరు ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ ఉర్వంతరిక్షం అంతరిక్షం బృహస్పతిః బృహస్పతిర్నః నో హవిషా హవిషా వృధాతు వృధాతు స్వాహా స్వాహా విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతుః నేతుర్మర్తః మర్తో వృణీత వృణీత సఖ్యం సఖ్యం విశ్వే విశ్వే రాయః రాయ ఇషుధ్యసి ఇషుధ్యసి ద్యుమ్నం ద్యుమ్నం వృణీత వృణీత పుష్యసే పుష్యసే స్వాహా స్వాహత్సామయోః ఋక్సామయోః శిల్పే ఋక్సామయోరిత్రిక్ సామయోః శిల్పే స్థః శిల్పే ఇతి శిల్పే స్థస్తే తే వాం తే ఇతి తే వామా ఆరభే రభేతే తే మా తే ఇతి తే మా పాతం పాతమా ఆస్య అస్య యజ్ఞస్య యజ్ఞస్యోదృశః ఉదృచ ఇమాం ఉదృచైత్యుదృచః ఇమాం ధియం ఇహకం శిక్షమాణస్య శిక్షమాణస్య దేవ దేవక్రతుం క్రతుం దక్షం దక్షం వరుణ వరుణసం సర్వం శిషాధి శిషాధియయా యయాతి అతి విశ్వా విశ్వాదురితా దురితా తరేమ దురితేతి ఇత తరేమ సుకర్మాణం సుకర్మాణమధి సుకర్మాణమితి సుకర్మాణం అధినామం నామగం రుహేమ రుహేమోర్క్ ఊర్గసి అస్యాంగిరసి ఆంగిరస్యూర్ణం రదా ఊర్ణం రదా ఊర్జం ఊర్ణం రదా ఇత్యూర్ణ మృదా ఊర్జం మే మే యచ్చ యచ్చ పాహి పాహి మాహిగుంసి హిగుంసీర్విష్ణో విష్ణోః శర్మ శర్మాసి అసి శర్మ శర్మ యజమానస్య యజమానస్య శర్మ శర్మ మే మే యచ్చ యచ్చ నక్షత్రాణాం నక్షత్రాణాం మా మాతీకాశాత్ అతీకాశాత్ పాహి పాహి ఇంద్రస్య ఇంద్రస్య యోనిః యోనిరసి అసి మాహిగుంసీ పిగుంసీ కృష్యై కృష్యై త్వా సుసస్యాయై సుసస్యాయై సువిప్లవాభ్యః సుసస్యాయా ఇది సుసస్యాయై సువిప్లవాభ్య స్వా సువిప్లవాభ్యరితి సువిప్లవాభ్యోషధీభ్యోషధీభ్యః సోపస్థాః ఓషధీభ్యరిత్యోషధీభ్యః సోపస్థా దేవః సోపస్థా ఇది సో ఉపస్థాః దేవో వనస్పతిః వనస్పతిరూర్ధ్వః ఊర్ధ్వో మా పాహి పాహ్యా ఓదృశః ఉదృశ స్వాహా ఉదృశైత్యుదృశః స్వాహా యజ్ఞం యజ్ఞం మనసా మనసా స్వాహా స్వాహా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాగ స్వాహా ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యాం స్వాహోరోః పురోరంతరిక్షాద్ అంతరిక్షాత్ స్వాహా స్వాహా యజ్ఞం యజ్ఞం వాతాత్ వాతాదా ఆరభే రభ ఇతి రభే దైవీం ధియం ధియం మనామహే మనామహే సుమృడీకాం సుమృడీకామభిష్టయే సుమృడీకామితి సోమృడీకాం అభిష్టయే వర్చోధాం వర్చోధాయి యజ్ఞవాహసం వర్చోధామితి వర్చహాధాం యజ్ఞవాహసకుం సుపారా యజ్ఞవాహసమితి యజ్ఞవాహసం సుపారానః సుపారేతి సుపారా నో అసత్ అసద్వశే వశ ఇది వశే హే దేవాః దేవా మనోజాతాః మనోజాతా మనోయుజః మనోజాతా ఇది మనః జాతాః మనోయుజః సుదక్షాః మనోయుజ ఇది మనః యుజః సుదక్షా దక్షపితారః సుదక్షా ఇది సుదక్షాః దక్షపితారస్తే దక్షపితార ఇది దక్షపితారః తేన నః పాంతు పాంతు తే తేన నోవంతు అవంతు తేభ్యః తేభ్యో నమః నమస్తేభ్యః తేభ్యః స్వాహా స్వాహాగ్నే అగ్నే త్వం త్వరగుంసు సుజాగ్రిః జాగ్రిః వయం వయగుంసు సుమందిషీమహి మందిషీమహి గోపాయ గోపాయనః అస్వస్తయే స్వస్తయే ప్రబుధే ప్రబుధే నః ప్రబుధ ఇతి ప్రబుధే నః పునః పునర్దదః దదరితి దద తమగ్నే అగ్నే వ్రతపా వ్రతపా అసి వ్రతపా ఇది వ్రతపా అసి దేవ దేవ ఆ ఆమర్త్యేషు మర్త్యేష్వా ఏత్యా త్వయి యజ్ఞేషు యజ్ఞేష్వీడ్యః ఈడ్య ఇదీడ్యః విశ్వే దేవాః దేవా అభి అభిమాం మామా ఆవవృత్రన్ అవవృత్రన్ పూషా పూషా సన్యా సన్యా సోమ సోమో రాధసా రాధసా దేవః దేవః సవిత సవితావసోః వసోర్వసుదావా వసుదావారాస్ వసుదావేతి వసుదావా రాస్వేయత్ ఇయత్ సోమ సోమా ఆభూయః భూయో భర భరమా మా ప్రణన్ ప్రణన్ పూర్త్యా పూర్త్యా విరాధి రాధిమా మాహం అహమాయుష ఆయుషా చంద్రం చంద్రమసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవ వస్త్రం వస్త్రమసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవోస్రా ఉస్రాసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవహయః హయోసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవఛాగః ఛాగోసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవమేషః మేషోసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవవాయవే వాయవే త్వా త్వా వరుణాయ వరుణాయ త్వా త్వా నిర్వృత్తై నిర్వృత్తై త్వా నిర్వృత్యా ఇది నిర్వృత్తై త్వా రుద్రాయ రుద్రాయ త్వా త్వా దేవీ దేవీరాపః ఆపో అపాహం అపాన్నపాత్ అపాద్యః య ఊర్మిః ఊర్మిర్హవిష్య హవిష్య ఇంద్రియావాన్ ఇంద్రియావాన్ మదింతమః ఇంద్రియావానితి ఇంద్రియావాన్ మదింతమస్తం తం వః గోమా మావ అవక్రమిషం క్రమిషమచ్ఛిన్నం అచ్ఛిన్నం తంతుం తంతుం పృథివ్యాః పృథివ్యా అను అనుగేషం గేషం భద్రాద్ భద్రాదభి అభిశ్రేయః శ్రేయః ప్ర రేహి ఇహి బృహస్పతిః బృహస్పతిః పురయేత పురయేతా తే పురయేతేతి పురః ఏత తే అస్తు అస్త్వథ అథే ఈమవ అవస్య స్యవరే వర ఆ పృథివ్యాః పృథివ్యా ఆరే ఆరే శత్రూన్ శత్రూన్ తృణుహి తృణుహి సర్వీరః సర్వీర ఆ సర్వీర ఇది సర్వీర ఏదం ఇదమగన్మ అగన్మ దేవయజనం దేవయజనం పృథివ్యాః దేవయజనమితి దేవయజనం పృథివ్యా విశ్వే విశ్వే దేవాః దేవాయత్ యదజుషంత అజుషంత పూర్వే పూర్వృక్సామాభ్యాం ఋక్సామాభ్యాయుషా ఋక్సామాభ్యామిత్యుక్సామాభ్యాం యజుషా సంతరంత సంతరంతో రాజ సంతరంత ఇది సంతరంత రాజస్కోషేణ కోషేణ సం సమిషా ఇషా మదేమ మదేమేతి మదేమ ఇయం తే ఏ శుక్ర శుక్రతనో తనోరిదం ఇదం వర్చ వర్చస్తయా తయాసం సంభవ భవభ్రాజం భ్రాజం గచ్చ గచ్చజో జోరసి అసి ధృతా ధృతా మనసా మనసా జుష్టా జుష్టా విష్ణవే విష్ణవే తస్యాః తస్యాస్తే తే సత్యసవసః సత్యసవసః ప్రసవే సత్యసవస ఇతి సత్యసవసః ప్రసవే వాచః ప్రసవేతి ప్రసవే వాచో యంత్రం యంత్రమశీయ అశీయ స్వాహ స్వాహ శుక్రం శుక్రమసి అస్యమృతం అమృతమసి అసి వైశ్వదేవం వైశ్వదేవం హవిః వైశ్వదేవమితి వైశ్వదేవం హవిః సూర్యస్య సూర్యస్య చక్షుః చక్షురా ఆరుహం అరుహమగ్నేః అగ్నే రక్ష్ణః అక్ష్ణః కనీనికాం కనీనికాయ్యత్ యదేతషేభిః ఏతషేభిరీయసే ఈయసే భ్రాజమానః భ్రాజమానో విపశ్చితా విపశ్చితాచిత్ చిదసి అసి మనా మనాసి అసి ధీః ధీరసి అసి దక్షిణా దక్షిణాసి అసి యజ్ఞయా యజ్ఞయాసి అసి క్షత్రియా క్షత్రియాసి అస్యదితిః అదితిరసి అస్యుభయతశీర్ష్ణీ ఉభయతశీర్ష్ణీ సా ఉభయతశీర్ష్ణీత్యుభయతః శీర్ష్ణీ సా నః సుప్రాచీ సుప్రాచీ సుప్రతీచీ సుప్రాచీతి సుప్రాచీ సుప్రతీచీ సం సుప్రతీచీతి సుప్రతీచీ సంభవ భవమిత్ర మిత్రస్వా త్వాపది పదిబధ్రాతు బధ్రాతు పూషా పూషాధ్వన అధ్వన పాతు వాక్ింద్రాయ ఇంద్రాయాధ్యక్షాయ అధ్యక్షాయను అధ్యక్షాయేత్యసి అక్షాయ అనుత్వా త్వా మాతా మాతామన్యతాం మన్యతామను అనుపితా పితాను అనుభ్రాతా భ్రాతా సగర్భ్యః సగర్భ్యోను సగర్భ్యైతి సగర్భ్యః అనుసఖా సఖా సయోగోచ్యః సయోగోచ్యః సా సయోగోచ్యైతి సయోగోచ్యః సా దేవి దేవి దేవం దేవమచ్చ అచ్చేహి ఇహీంద్రాయ ఇంద్రాయ సోమం సోమగం రుద్రః రుద్రస్త్వా త్వా ఆవర్తయతు వర్తయతు మిత్రస్య మిత్రస్య పథా పథా స్వస్తి స్వస్తి సోమసఖా సోమసఖా పునః సోమసఖేది సోమసఖా పునరా ఏహి ఇహి సహ సహ రయ్యా రయ్యేతి రయ్యా వస్యసి అసి రుద్రా రుద్రాసి అస్యదితిః అదితిరసి అస్యాదిత్యా ఆదిత్యాసి అసి శుక్రా శుక్రాసి అసి చంద్రా చంద్రాసి అసి బృహస్పతిః బృహస్పతిస్త్వా త్వా సుమ్నే సుమ్నేరణ్వతు రణ్వతు రుద్రః రుద్రో వసుభిః వసుభిరా వసుభిరితి వసుభిః ఆచికేతు చికేతు పృథివ్యాః పృథివ్యాస్త్వా త్వా మూర్ధన్ మూర్ధన్నా ఆజిఘర్మి నిఘర్మి దేవయజనే దేవయజన ఇడాయాః దేవయజన ఇది దేవయజనే ఇడాయాః పదే పదే ఘృతవతి ఘృతవతి స్వాహా ఘృతవతీతి ఘృతవతి స్వాహా పరిలిఖితం పరిలిఖితం రక్షః పరిలిఖితమిది పరిలిఖితం రక్షః పరిలిఖితాః పరిలిఖితా అరాతయః పరిలిఖితా ఇది పరిలిఖితాః అరాతయ ఇదం ఇదమహం అహం రక్షసః రక్షసో గ్రీవాః గ్రీవా అపి అపి కృంతామి కృంతామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఇంచ శభయం వయం గ్రీష్మః గ్రీష్మ ఇదం ఇదమస్య అస్య గ్రీవాః గ్రీవా అపి అపి కృంతామి కృంతామ్యస్మే అస్మే రాయః అస్మే ఇత్యస్మే రాజస్త్వే త్వే రాయః త్వే ఇది త్వే రాజస్తోతే తోతే రాయః రాజస్సం సందేవి దేవి దేవ్యా దేవ్యోర్వశ్యా ఉర్వశ్యా పశ్యస్వ పశ్యస్వ త్వష్టీమతీ త్వష్టీమతీతే తే సవేయ సవేయ సురేతాః సురేతారేతః సురేతా ఇది సురేతాః రేతో దధానా దధానా వీరం వీరం విదేయ విదేయ తవ తవ సందృశి సందృశి మా సందృశీతి సందృశి మాహం అహం రాజః రాజస్పోషేణ పోషేణ వి వియోషం యోషమితి యోషం అగుంశునాతే తే అగుంశుః అగుంశుః పృచ్యతాం పృచ్యతాం పరుషా పరుషా పురుః పరుర్గంధః గంధస్తే తే కామం కామమవతు అవతు మదాయ మదాయ రసః రసో అచ్యుతః అచ్యుతో మాత్యః అమాత్యోసి అసి శుక్రః శుక్రస్తే తే గ్రహః గ్రహోభి అభిత్యం త్యం దేవం దేవగుం సవితారం సవితారమూణ్యో ఊణ్యో కవిక్రతుం కవిక్రతుమర్చామి కవిక్రతుమితి కవీక్రతుం అర్చామి సత్యసవసం సత్యసవసకుం రత్నధాం సత్యసవసమితి సత్యసవసం రత్నధామభి రత్నధామితి రత్నధాం అభిప్రియం ప్రియం మతిం మతిమూర్ధ్వా ఊర్ధ్వాయస్య యస్యామతిః అమతిర్భాః భాతిర్యుదత్ అతిర్యుదత్ సవీమని సవీమని హిరణ్యపాణిః హిరణ్యపాణిరమిమీత హిరణ్యపాణిరితి హిరణ్యపాణిః అమిమీత సుక్రతుః సుక్రతుః కృపా సుక్రతురితి సుక్రతుః కృపా సువః సువరితి సువః ప్రజాభ్యస్త్వా ప్రజాభ్యైరి ప్రజాభ్యః త్వా ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా వ్యానాయ వ్యానాయ త్వా వ్యానాయేతి వి అనాయ త్వా ప్రజాః ప్రజాస్త్వం ప్రజాయితి ప్రజాః త్వమను అను ప్రాణిః అనిః ప్రజాః ప్రజాస్త్వాం ప్రజాయితి ప్రజాః త్వమను అను ప్రాణంతో అనంతిత్యనంతో సోమంతే తే క్రీణామి క్రీణామ్యోర్జస్వంతం ఊర్జస్వంతం పయస్వంతం పయస్వంతం వీర్యావంతం వీర్యావంతమభిమాదిశాహం వీర్యావంతమితి వీర్యావంతం అభిమాదిశాహకం శుక్రం అభిమాదిశాహమిత్యభిమాతి సాహం శుక్రం తే శుక్రేణ శుక్రేణ క్రీణామి క్రీణామి చంద్రం చంద్రం చంద్రేణ చంద్రేణామృతం అమృతమమృతేన అమృతేన సంయత్ సంయత్తే తేగో గోరస్మే అస్మే చంద్రాణి అస్మే ఇత్యస్మే చంద్రాణి తపసః తపసస్తనోః తనోరసి అసి ప్రజాపతేః ప్రజాపతేర్వర్ణః ప్రజాపతేరిది ప్రజాపతేః వర్ణస్తస్యాః తస్యాస్తే తే సహస్రపోషం సహస్రపోషం పుష్యంత్యాః సహస్రపోషమితి సహస్రపోషం పుష్యంత్యాశ్చరమేణ చరమేణ పశునా పశునా క్రీణామి క్రీణామ్యస్మే అస్మే తే అస్మే ఇత్యస్మే తే బంధుః బంధుర్మయి మయి తే తే రాజః రాజశ్రయంతాం శ్రయంతామస్మే అస్మే జ్యోతిః అస్మే ఇత్యస్మే జ్యోతిః సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమః సోమవిక్రయిణీతి సోమ విక్రయిణి తమో మిత్రః మిత్రో నః న ఆ ఏహి ఇహి సుమిత్రధాః సుమిత్రధా ఇంద్రస్య సుమిత్రధా ఇది సుమిత్రధాః ఇంద్రస్యోరుమ్ ఊరుమా ఆవిష విషదక్షిణం దక్షిణముషన్ ఉషన్నుషంతం ఉషందర్గస్యోన శ్యోనస్యోనం శ్యోనగ్స్వాన స్వానభ్రాజ భ్రాజాంఘారే అంఘారే వంభారే వంభారే హస్త హస్తసుహస్త సుహస్తకృషానో సుహస్తేతి సుహస్త కృషానవేతే కృషానవి కృషానో ఏతే వః సోమక్రయణాః సోమక్రయణాస్తాన్ సోమక్రయణా ఇతి సోమక్రయణాః తాన్ రక్షధ్వం రక్షధ్వం మా మా వః ఓదభన్ దభన్నితి దభన్ ఉదాయుషా ఆయుషా స్వాయుషా స్వాయుషోత్ స్వాయుషేతి సు ఆయుషా ఉదోషధీనాం ఓషధీనాగుమ్రసేన రసేనోత్ ఉత్పర్జన్యస్య పర్జన్యస్య శుష్మేణ శుష్మేణోత్ ఉదస్థాం అస్థామృతాన్ అమృతాగుమ్ అను అన్విత్యను ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విః ఇష్యదిత్యాః అదిత్యాః సదః సదోసి అస్యదిత్యాః అదిత్యాః సదః సదా ఆసీద సీదాస్తభ్నాత్ అస్తభ్నాద్యాం ద్యావృషభః వృషభో అంతరిక్షం అంతరిక్షమమిమీత అమిమీత పరిమాణం పరిమాణం పృథివ్యాః పృథివ్యా ఆసీదత్ అసీదద్విశ్వా విశ్వా భువనాని భువనాని సమ్రాట్ సమ్రాడ్విశ్వా సమ్రాడితి సమ్రాట్ విశ్వేత్ ఇత్తాని తాని వరుణస్య వరుణస్య వ్రతాని వ్రతాని వనేషు వనేషు వి యంతరిక్షం అంతరిక్షం తదాన తదాన వాజం వాజమర్వత్సు అర్వత్సు పయ అర్వత్సు పయో అఘ్నియాసు అఘ్నియాసు హృత్సు హృత్సు క్రతుం హృత్స్మితి హృత్సు క్రతుం వరుణ వరుణో వీక్ష వీక్ష్వగ్ని అగ్ని దివి దివి సూర్యం సూర్యమదధాత్ అదధాత్ సోమం సోమమద్రౌ అద్రావుత్ ఉదో ఉత్యం జాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసమితి జాతవేదసం దేవం వహంతి వహంతి కేతవ కేతవ ఇతి కేతవ దృశే విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యమితి సూర్యం ఉస్రావా ఏతం ఇదం ధూరుషాహు ధూరుషాహ వనశ్రు ధూరుషాహరితి ధూ సాహు అనశ్రు అవీరహణౌ అనశ్రు ఇత్యనశ్రు అవీరహణౌ బ్రహ్మచోదనౌ అవీరహణావిత్యవీరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య బ్రహ్మచోదనామితి బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనం స్కంభనమసి అసి వరుణస్య వరుణస్య స్కంభసర్జనం స్కంభసర్జనమసి స్కంభసర్జనమితి స్కంభసర్జనం అసి ప్రత్యస్థ ప్రత్యస్థో వరుణస్య ప్రత్యస్త ఇది ప్రతీయస్థ వరుణస్య పాశః పాశ ఇది పాశః ప్రత్యవస్వ చవస్వ భువః భువస్పతే పతే విశ్వాని విశ్వాన్యభి అభిధామాని ధామాని మాత్వా పరిపరిపరి పరిపరీ విదత్ పరిపరీతి పరిపరీ విదన్మా మాత్వా త్వా పరిపంథినః పరిపంథినో విదన్ పరిపంథిన ఇది పరిపంథినః విదన్మా మాత్వా త్వా వృకాః వృకా అఘాయవః అఘాయవో మా అఘాయవ ఇత్యఘాయవః మా గంధర్వః గంధర్వో విశ్వావసుః విశ్వావసురా విశ్వావసురి విశ్వావసు ఆదఘత్ దఘచ్చేన శేనో భూత్వా భూత్వా పరా పరా పత పత యజమానస్య యజమానస్య నః నో గృహే గృహే దేవైః దేవైః సర్గస్కృతం సర్గస్కృతం యజమానస్య యజమానస్య స్వస్తియనీ స్వస్తియన్యసి స్వస్తియనీతి స్వస్తి అయనీ అస్యపి అపిబంధాం పంథామగస్మహి అగస్మహి స్వస్తిగాం స్వస్తిగామనేహసం స్వస్తిగామితి స్వస్తిగాం అనేహసం యేన యేన విశ్వాః విశ్వాః పరి పరిద్విషః ద్విషో వృణక్తి వృణక్తి విందతే విందతే వసు వసు నమః నమో మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్య చక్షసే చక్షసే మహః మహో దేవాయ దేవాయ తత్ తదృతం ఋతగుం సపర్యత సపర్యత దూరే దృశే దేవజాతాయ దూరే దృశైతి దూరే దృశే దేవజాతాయ కేతవే దేవజాతాయేతి దేవజాతాయ కేతవే దివః దివస్పుత్రాయ పుత్రాయ సూర్యాయ సూర్యాయ శగుంసత శగుంసత వరుణస్య వరుణస్య స్కంభనం స్కంభనమసి అసి వరుణస్య వరుణస్య స్కంభసర్జనం స్కంభసర్జనమసి స్కంభసర్జనమితి స్కంభసర్జనం అస్యున్ముక్తః ఉన్ముక్తో వరుణస్య ఉన్ముక్త ఇత్యుత్ముక్తః వరుణస్య పాశః పాశ ఇది పాశః అగ్నేరాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా త్వా సోమస్య సోమస్యాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా త్వాతిథే అతిథేరాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా త్వాగ్నయే అగ్నయే త్వా త్వా రాయస్పోషదావున్నే రాయస్పోషదావున్నే విష్ణవే రాయస్పోషదావున్న ఇది రాయస్పోష దావున్నే విష్ణవే త్వా త్వా శేనాయ శేనాయ త్వా త్వా సోమభృతే సోమభృతే విష్ణవే సోమభృత ఇది సోమభృతే విష్ణవే త్వా త్వాయా యాతే తే ధామాని ధామాని హవిషా హవిషా యజంతి యజంతి తాపే తే విశ్వా విశ్వా పరిభో పరిభోరస్తు పరిభోరితి పరిభో అస్తు యజ్ఞం యజ్ఞం గయస్థాన గయస్థాన ప్రతరణ గయస్థాన ఇది గయస్థాన ప్రతరణ సువీర ప్రతరణ ఇది ప్రాకరణ సువీరో వీర సువీర ఇది సు వీర అవీర ప్ర అవీరేత్యవీర ప్రచర చరా సోమ సోమదుర్యాన్ దుర్యానదిత్యా అదిత్యా సద సదోసి అస్యదిత్యా అదిత్యా సద సదా ఆసీద సీదవరుణ వరుణోసి అసి ధృతవ్రత ధృతవ్రతో వారుణం ధృతవ్రత ఇది ధృత వ్రత వారుణమసి అసి సంయో సంయోర్దేవానా సంయోరితి సంయో దేవానాగం సఖ్యాత్ సఖ్యాన్మా మా దేవానా దేవానామపస అపసిక్ష్మహి శిక్ష్మహ్యాపతయే ఆపతయే త్వా ఆపతయ ఇత్యాపతయే త్వా గృహ్ణామి గృహ్ణామి పరిపతయే పరిపతయే త్వా పరిపతయ ఇది పరిపతయే త్వా గృహ్ణామి గృహ్ణామి తనోనత్రే తనోనత్రే త్వా తనోనత్ర ఇది తనో నత్రే త్వా గృహ్ణామి గృహ్ణామి శాక్పరాయ శాక్పరాయ త్వా త్వా గృహ్ణామి గృహ్ణామి శక్మన్ శక్మన్నోజిష్ఠాయ ఓజిష్ఠాయ త్వా త్వా గృహ్ణామి గృహ్ణామ్యనాధృష్టం అనాధృష్టమసి అనాధృష్టమిత్యనాధృష్టం అస్యనాధృశ్యం అనాధృశ్యం దేవానా అనాధృశ్యమిత్యనాధృశ్యం దేవానామోజః ఓజోభిషస్తిపాః అభిషస్తిపా అనభిషస్తేన్యం అభిషస్తిపా ఇత్యభిషస్తిపాః అనభిషస్తేన్యమను అనభిషస్తేన్యమిత్యనభిషస్తేన్యం అనుమే మే దీక్షాం దీక్షాం దీక్షాపతిః దీక్షాపతిర్మన్యతాం దీక్షాపతిరితి దీక్షాపతిః మన్యతామను అనుతపః తపస్తపస్పతిః తపస్పతిరంజసా తపస్పతిరితి తపః పతిః రంజసా సత్యం సత్యముప ఉపకేషం కేషగుం సువితే సువితే మా ధాః ధా ఇతి ధాః అగుంశురగుంశుస్తే అగుంశురగుంశురిత్యగుంశు అగుంశు తే దేవ దేవ సోమ సోమా ఆప్యాయతాం ప్యాయతామింద్రాయ ఇంద్రాయైకధన విదే ఏకధన విద ఆ ఏకధన విద ఇత్యేకధన విదే ఆ తుభ్యం తుభ్యమింద్ర ఇంద్ర ప్యాయతాం ప్యాయతామా ఆ త్వం త్వమింద్రాయ ఇంద్రాయ ప్యాయస్వ ప్యాయస్వా ఆప్యాయ ప్యాయ సఖీన్ సఖీన్ సన్యా సన్యా మేధయా మేధయా స్వస్తి స్వస్తి తే దేవ దేవ సోమ సోమసుత్యాం సుత్యామశీయ అశీయేష్ట ఏష్టారాయ రాయ ప్రేషే ఇషే భగాయ భరాయర్తం ఋతమృతవాదిభ్య ఋతవాదిభ్యో నమ ఋతవాదిభ్యైత్రివాదీభ్యమో దివే దివే నమ నమ పృథివ్యై పృథివ్యా అగ్నే అగ్నే వ్రతపతే వ్రతపతే త్వం వ్రతపత ఇది వ్రతపతే త్వం వ్రతానాం వ్రతానాం వ్రతపతిః వ్రతపతిరసి వ్రతపతిరితి వ్రతపతిః అసి యా మమ మమ తనోః తనోరేషా ఏషా సా త్వయి త్వయి యా తవ తవ తనోః తనోరియమ్ ఇయగుంసా సా మయి మయి సహ సహ నౌ నౌ వ్రతపతే వ్రతపతే వ్రతినోః వ్రతపత ఇది వ్రతపతే వ్రతినోర్వ్రతాని వ్రతాని యాతే తే అగ్నే అగ్నే రుద్రియా రుద్రియా తనోః తనోస్తయా తయా నః నః పాహి పాహి తస్యాః తస్యాస్తే తే స్వాహా స్వాహాయా యాతే తే అగ్నే అగ్నేయాశయా అయాశయా రజాశయా అయాశయేత్యయాశయా రజాశయా హరాశయా రజాశయేతి రజాశయా హరాశయా తనోః హరాశయేతి హరాశయా తనోర్వరిషిష్ఠా వరిషిష్ఠా గహ్వరేష్ఠా గహ్వరేష్ఠోగ్రం గహ్వరేష్ఠేతి గహ్వరేస్థా ఉగ్రం వచః వచో అప అపావధీం అవధీం ద్వేషం ద్వేషం వచః వచో అప అపావధీం అవధీతి స్వాహా స్వాహేతి స్వాహా విత్తాయనీ మే విత్తాయనీతి విత్తాయనీ మేసి అసి తిక్తాయనీ తిక్తాయనీ మే తిక్తాయనీతి తిక్తాయనీ మేసి అస్యవతాత్ అవతాన్మా మా నాథితం నాథితమవతాత్ అవతాన్మా మా వ్యథితం వ్యథితం విదేహ విదేరగ్నిః అగ్నిర్నభః నభో నామ నామాగ్నే అగ్నే అంగిరః అంగిరోయః యోస్యాం అస్యాం పృథివ్యాం పృథివ్యామసి అస్యాయుషా ఆయుషా నామ్నా నామ్నా ఏహి హియత్ యత్తే ఏనాధృష్టం అనాధృష్టం నామ అనాధృష్టమిత్యనాధృష్టం నామ యజ్ఞయం యజ్ఞయం తేన తేన త్వా త్వా ఆదధే దధేగ్నే అగ్నే అంగిరః అంగిరోయః యో ద్వితీయస్యాం ద్వితీయస్యాం తృతీయస్యాం తృతీయస్యాం పృథివ్యాం పృథివ్యామసి అస్యాయుషా ఆయుషా నామ్నా నామ్నా ఏహి హియత్ యత్తే తేనాధృష్టం అనాధృష్టం నామ అనాధృష్టమిత్యనాధృష్టం నామ యజ్ఞయం యజ్ఞయం తేన తేన త్వా త్వా ఆదధే దధేసి గృంహీః శిగృంహీరసి అసి మహిషీః మహిషీరసి అస్యురు ఉరుప్రథస్వ ప్రథస్వోరు ఉరుతే తే యజ్ఞపతిః యజ్ఞపతిః ప్రథతాం యజ్ఞపతిరిది యజ్ఞపతిః ప్రథతాం ధ్రువా ధ్రువాసి అసి దేవేభ్యః దేవేభ్యః శుంభస్వ శుంభస్వ దేవేభ్యః దేవేభ్యః శుంభస్వ శుంభస్వేంద్రఘోషః ఇంద్రఘోషస్త్వా ఇంద్రఘోష ఇతి ఇంద్రఘోషః త్వా వసుభిః వసుభిః పురస్తాత్ వసుభిరిది వసుభిః పురస్తాత్ పాతు పాతు మనోజవాః మనోజవాస్త్వా మనోజవా ఇతి మనః జవాః త్వా పితృభిః పితృభిర్దక్షిణతః పితృభిరిది పితృభిః దక్షిణతః పాతు పాతు ప్రచేతాః ప్రచేతాస్త్వా ప్రచేతా ఇది ప్రాచేతాః త్వా రుద్రైః రుద్రైః పశ్చాత్ పశ్చాత్ పాతు పాతు విశ్వకర్మా విశ్వకర్మా త్వా విశ్వకర్మేతి విశ్వకర్మాః ఆదిత్యైః ఆదిత్యైరుత్తరతః ఉత్తరతః పాతు ఉత్తరత ఇత్యుత్తరతః పాతు సిగృంహీః సిగృంహీరసి అసి సపత్నసాహీ సపత్నసాహీ స్వాహా సపత్నసాహీతి సపత్నసాహీ స్వాహా సిగృంహీః సిగృంహీరసి అసి సుప్రజావనిః సుప్రజావని స్వాహా సుప్రజావనిరితి సుప్రజావనిః స్వాహా సిగృంహీః సిగృంహీరసి అసి రాజస్పోషవనిః రాజస్పోషవని స్వాహా రాజస్పోషవనిరితి రాజస్పోషవనిః స్వాహా సిగృంహీః సిగృంహీరసి అస్యాదిత్యవనిః ఆదిత్యవని స్వాహా ఆదిత్యవనిరిత్యాదిత్యవనిః స్వాహా సిగృంహీః సిగృంహీరసి అస్యా ఆవహ వహ దేవాన్ దేవాన్ దేవయతే దేవయతే యజమానాయ దేవయతైతి దేవాయతే యజమానాయ స్వాహా స్వాహా భూతేభ్యః భూతేభ్యస్త్వా త్వా విశ్వాయుః విశ్వాయురసి విశ్వాయురితి విశ్వాయుః అసి పృథివీం పృథివీం నృగుంహ నృగుంహధ్రువక్షిత్ ధ్రువక్షితసి ధ్రువక్షితి ధ్రువక్షిత్ అస్యంతరిక్షం అంతరిక్షం నృగుంహ నృగుంహాచ్యుతక్షిత్ అచ్యుతక్షిదసి అచ్యుతక్షిదిత్యచ్యుతాక్షిద్ అసి దివం దివం దృగుంహ దృగుంహాగ్నేః అగ్నేర్భస్మ భస్మాసి అస్యగ్నేః అగ్నేః పురీషం పురీషమసి అసీత్యసి యుంజతే మనః మన ఉత ఉత యుంజతే ధియః ధియో విప్రాః విప్రా విప్రస్య విప్రస్య బృహతః బృహతో విపశ్చితః విపశ్చిత ఇతి విపశ్చితః విహోత్రాః హోత్రా దధే దధే వయునావిత్ వయునావిదేకః వయునావిదితి వయునావిత్ ఏక ఇత్ ఇన్మహీ మహీ దేవస్య దేవస్య సవితుః సవితుః పరిష్టుతిః పరిష్టుతిరితి పరిస్తుతిః సువాగ్దేవ సువాగితి సువాగ్ దేవదుర్యాన్ దుర్యాఘుమ్ ఆ ఆవద వద దేవశ్రుతౌ దేవశ్రుతౌ దేవేషు దేవశ్రుతావితి దేవశ్రుతౌ దేవేష్వా ఆఘోషేథాం ఘోషేథామా ఆదః నో వీరః వీరో జాయతాం జాయతాం కర్మణ్యః కర్మణ్యోయం యగుం సర్వే సర్వే నుజీవామ అనుజీవామయః అనుజీవామేత్యనో జీవామ యో బహూనాం బహూనామసత్ అసద్వశీ వశీతి వశీ ఇదం విష్ణుః విష్ణుర్వి విచక్రమే చక్రమే త్రేధా త్రేధాని నిదధే దధే పదం పదమితి పదం సమూఢమస్య సమూఢమితి సమ్ ఊఢం అస్య పాగుంసురే పాగుంసుర ఇలావతి ఇరావతీ ధేనుమతీ ఇరావతీరావతీ ధేనుమతీ ధేనుమతీ ఇతి ధేనుమతీ హి భూతం భూతకం సూయవసినీ సూయవసినీ మనవే సూయవసినీ ఇతి సూయవసినీ మనవే యశస్యే యశస్యే ఇతి యశస్యే యస్కబ్ధాద్ అస్కబ్ధాద్రోదసీ రోదసీ విష్ణుః రోదసీ ఇతి రోదసీ విష్ణురేతే ఏతే రాధార ఏతే ఇత్యేతే రాధార పృథివీం పృథివీమభితః అభితో మయూఖైః మయూఖైరితి మయూఖైః ప్రాచీ ప్ర ప్రాచీ ఇతి ప్రాచీ ప్రేతం ఇతమధ్వరం అధ్వరం కల్పయంతి కల్పయంతి ఊర్ధ్వం కల్పయంతి ఇతి కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం యజ్ఞం నయతం నయతం మా జీహ్వరతం జీహ్వరతమత్ర అత్ర రమేథాం రమేథాం వర్ష్మన్ వర్ష్మన్ పృథివ్యాః పృథివ్యా దివః దివో వా విష్ణోః విష్ణభుత ఉత వా పృథివ్యాః పృథివ్యా మహః మహో వా విష్ణోః విష్ణభుత ఉత వాంతరిక్షాత్ అంతరిక్షాద్ధస్తౌ అస్తౌ ప్రణస్వ ప్రణస్వ బహుభిః బహుభిర్వసవ్యైః బహుభిరితి బహుభిః వసవ్యైరా ఆ ప్ర ప్రయచ్ఛ యచ్ఛ దక్షిణాత్ దక్షిణాదా ఓత ఉత సవ్యాద్ సవ్యాదితి సవ్యాద్ విష్ణోర్నుకం నుకం వీర్యాణి వీర్యాణి ప్ర ప్రవోచం వోచయ్యః యః పార్థివాని పార్థివాని విమమే విమమే రజాగుంసి విమమైతి విమమే రజాగుంసి యః యో అస్కభాయత్ అస్కభాయదుత్తరం ఉత్తరగుం సధస్థం ఉత్తరమిత్యుత్తరం సధస్థం విచక్రమాణః సధస్థమితి సధస్థం విచక్రమాణస్త్రేధా విచక్రమాణ ఇతి విచక్రమాణః త్రేధోరుగాయః ఉరుగాయో విష్ణోః ఉరుగాయ ఇత్యురుగాయః విష్ణోరరాటం రరాటమసి అసి విష్ణోః విష్ణోః పృష్ఠం పృష్ఠమసి అసి విష్ణోః విష్ణోష్ణత్రే శ్నత్రే స్థ శ్నత్రే ఇది శ్నత్రే స్థో విష్ణోః విష్ణో స్యూః స్యూరసి అసి విష్ణోః విష్ణోర్ధ్రువం ధ్రువమసి అసి వైష్ణవం వైష్ణవమసి అసి విష్ణవే విష్ణవే త్వా త్వేతి త్వా తృణశ్వపాజః పాజః ప్రసితిమ్ ప్రసితిమ్ న ప్రసితిమితి ప్రాసితిమ్ న పృథ్వీమ్ పృథ్వీమ్ యాహి యాహి రాజా రాజేవ ఇవామవాన్ అమవాగుమ్ ఇభేన అమవానిత్యమావాన్ ఇభేనేతిభేన తృష్వీమను అను ప్రసితిమ్ ప్రసితిమ్ ద్రోణానః ప్రసితిమితి ప్రాసితిమ్ ద్రోణానోస్తా అస్తాసి అసి విద్య విద్య రక్షస రక్షసస్తపిష్టైః తపిష్టైరితి తపిష్టైః తవ భ్రమాసః భ్రమాస ఆశుయా ఆశుయా పతంతి పతంత్యను అనుస్పృశ స్పృశ ధృషత ధృషత శోషుచానః శోషుచాన ఇది శోషుచానః తపోగుష్యగ్నే అగ్నే జుహ్వా జుహ్వా పతంగాన్ పతంగానసంధితః అసంధితో వి అసంధిత ఇత్యసంధితః విసృజ సృజ విశ్వక్ విశ్వగుల్కాః ఉల్కా ఇత్యుల్కాః ప్రతిస్పశః స్పశో వి విసృజ సృజ తోర్ణితమః తోర్ణితమో భవ తోర్ణితమితి తోర్ణీతమః భవాపాయుః పాయుర్విషః విషో అస్యాః అస్యా అలబ్ధః అలబ్ధ ఇత్యదబ్ధః యోనః నో దూరే దూరే అఘశగుంసః అఘశగుంసో యః అఘశగుంస ఇత్యఘాశగుంసః యో అంతి అంత్యగ్నే అగ్నే మాకిః మాకిష్తే తే వ్యథిః వ్యథిరా ఆదధర్షీత్ దధర్షీదితి దధర్షీత్ ఉదగ్నే అగ్నే తిష్ట తిష్ట ప్రతి ప్రత్యా ఆతనుష్వ తనుష్వని యమిత్రాన్ అమిత్రాగుణం ఓషతాత్ ఓషతాత్ తిగ్మహేతే తిగ్మహేత ఇది తిగ్మహేతే యోనః నో అరాతిమ్ అరాతిగుం సమిధాన సమిధాన చక్రే సమిధానేతి సంవిధాన చక్రే నీచా నీచాతం తం ధక్షి ధక్ష్యతసం అతసన్న శుష్కం శుష్కమితి శుష్కం ఊర్ధ్వో భవ భవ ప్రతి ప్రతివిధ్య విధ్యాధి అధ్యస్మత్ అస్మదావిః ఆవిష్కృణుష్వ కృణుష్వ దైవ్యాని దైవ్యాన్యగ్నే అగ్న ఇత్యగ్నే అవస్థిరా స్థిరా తనుహి తనుహి యాతుజూనాం యాతుజూనాం జామిం జామిమజామిం అజామిం ప్రవృణీః వృణీహి శత్రూన్ శత్రూనితి శత్రూన్ సతే హే జానాతి జానాతి సుమతిం సుమతిం యవిష్ఠ సుమతిమితి సోమతిం యవిష్ఠయః యీవతే ఈవతే బ్రహ్మణే బ్రహ్మణే గాతుం గాతుమైరత్ ఐరదిత్యైరత్ విశ్వాన్యస్మై అస్మై సుదినాని సుదినాని రాయః సుదినానీతి సుదినాని రాయోద్యుమ్నాని ద్యుమ్నాన్యర్యః అర్యో వి విదురః దురో అభి అభిద్యౌత్ ద్యౌదితి ద్యౌత్ సేత్ ఇదగ్నే అగ్నే అస్తు అస్తు సుభగః సుభగః సుదానుః సుభగ ఇతి సోభగః సుదానుర్యః సుదానురితి సుదానుః యస్త్వా త్వా నిత్యేన నిత్యేన హవిషా హవిషాయః ఉక్తైః ఉక్తైరిత్యుక్తైః పిప్రీషతి స్వే స్వాయుషి ఆయుషి దురోణే దురోణే విశ్వా దురోణ ఇది దుహోనే విశ్వేర్ ఇదస్మై అస్మై సుదినాః సుదినాసా సుదినేతి సుదినాః సాసత్ అసదిష్టిః ఇష్టిరితీష్టిః అర్చామితే ఏ సుమతిం సుమతిం ఘోషి సుమతిమితి సుమతిం ఘోష్ శర్వాక్ రర్వాత్సం సంతే తే వావాత జరతాం జరతామియం ఇయంగీః గీరితి గీః స్వశ్వాస్త్వా స్వశ్వా ఇది సో అశ్వాః త్వా సురథాః సురథామర్జయేమ సురథా ఇది సోరథాః మర్జయేమాస్మే అస్మే క్షత్రాణి అస్మే ఇత్యస్మే క్షత్రాణి ధారయేః ధారయేరను అనుద్యోన్ ద్యోనిధి ద్యోన్ ఇహ త్వా భూరి భూర్యా ఆచరేత్ చరేదుప ఉపత్మన్ దోషావస్థ దోషావస్థర్దీదివాగుంసన్ దోషావస్థరితి దోషావస్థ దీదివాగుంసమను అనుద్యోన్ ద్యోనిధి ద్యోన్ క్రీడంతస్త్వా సుమనస సుమనస సపేమ సుమనస ఇది సోమనస సపేమాభి అభిద్యుమ్నా ద్యుమ్నాతస్థివాగుంసస్థివాగుంసో జనామితి జనానాం యస్త్వా స్వశ్వ స్వశ్వ సుహిరణ్య స్వశ్వ ఇది సో అశ్వ సుహిరణ్యో అగ్నే సుహిరణ్య ఇది సో హిరణ్య అగ్న ఉపయాతి ఉపయాతి వసుమత ఉపయాతీత్యుపయాతి వసుమత రథేన వసుమతేతి వసుమత రథేనేతి రథేన తస్య త్రాతా త్రాతా భవసి భవసి తస్య తస్య సఖా సఖాయః యస్తే తాతిథ్యం ఆతిథ్యమానుషగ్ ఆనుషగ్ జుజోషత్ జుజోషతితి జుజోషత్ మహోరుజామి రుజామి బంధుతా బంధుతా వచోభిః వచోభిస్తత్ వచోభిరితి వచహాభిః తన్మా మా పితుః పితుర్గోతమాత్ గోతమాదను అన్వియాయ ఇయాయేతీయాయ తన్నః నో అస్య అస్య వచసః వచసశ్చిగిద్ధి చిగిద్ధి హోతః హోతర్యవిష్ట యవిష్ట సుక్రతో సుక్రతో నమూనా సుక్రతో సుక్రతో నమూనా ఇది నమూనా అస్వప్నజస్తరణయ అస్వప్నజైత్యస్వప్నాజ తరణయ సుషేవా సుషేవా అతంద్రాస సుషేవా ఇది సుషేవా అతంద్రాసో వృకా అవృకా అశ్రమిష్ఠా అశ్రమిష్ఠా ఇత్యశ్రమిష్ఠా తే పాయవ పాయవ సధ్రియంచ సధ్రియంచ నిషద్య నిషద్యాగ్నే నిషద్యేతి నిషద్య అగ్నే తవ తవ నః నః పాంతో పాంత్వమూర అమూరేత్యమూర ఏ పాయవ పాయవో మామతేయం మామతేయం తే తే అగ్నే అగ్నే పశ్యంతః పశ్యంతో అంధం అంధం దురితాత్ దురితాదరక్షన్ దురితాదితి దుహోతిదాత్ అరక్షన్నిత్యరక్షన్ అరక్షతాన్ తాన్ సుకృతః సుకృతో విశ్వవేదాః సుకృత ఇది సుకృతః విశ్వవేదాదిప్సంతః విశ్వవేదా ఇది విశ్వవేదాః దిప్సంత ఇత్ ఇద్రిపవః రిపవో న నాః హదేభుః దేభురితి దేభుః త్వయా వయమ్ వయగుంసధన్యః సధన్యస్తోతాః సధన్య ఇది సధన్యః స్తోతాస్తవ తవ ప్రణీతి ప్రణీతీత్యశ్యామ ప్రణీతీరి ప్రణీతి అశ్యామ వాజాన్ వాజామితి వాజాన్ ఉభాషగుంసా శగుంసా సూదయ సూదయ సత్యతాతే సత్యతాతే నుష్ఠుయా సత్యతాత ఇది సత్యతాతే అనుష్ఠుయా కృణుహి కృణుహ్యహ్రయాణ అహ్రయాణేత్యహ్రయాణ అయాతే తే అగ్నే అగ్నే సమిధా సమిధా విధేమ సమిధేతి సంవిధా విధేమ ప్రతి ప్రతి స్తోమం స్తోమగుం శస్యమానం శస్యమానం గృభాయ గృభాయేతి గృభాయ దహాశస అశసో రక్షస రక్షస పాహి పాహ్యస్మాన్ అస్మాన్ద్రుహ ద్రుహో నిదః నిదో మిత్రమః మిత్రమహో అవద్యాత్ మిత్రమః ఇతి మిత్రమః అవద్యాదిత్యవద్యాత్ రక్షోహణం వాజినం రక్షోహణమితి రక్షాహణం వాజినమా ఆజిఘర్మి జిఘర్మి మిత్రం మిత్రం ప్రతిష్టం ప్రతిష్టముప ఉపయామి యామి శర్మ శర్మేతి శర్మ శిశానో అగ్నిః అగ్నిః క్రతుభిః క్రతుభిః సమిద్ధః క్రతుభిరితి క్రతుభిః సమిద్ధః సః సమిద్ధ ఇది సంఇద్ధః సనః నో దివా దివాసః స రిషః రిషః పాతో పాతు నక్తం నక్తమితి నక్తం విజ్యోతిషా జ్యోతిషా బృహత బృహత భాతి భాత్యగ్నిః అగ్నిరావిః ఆవిర్విశ్వాని విశ్వాని కృణుగే కృణుగే మహిత్వా మహిత్వేతి మహిత్వా ప్రాదేవీః అదేవీర్మాయాః మాయా సహతే సహతే దురేవాః దురేవా శిశీతే దురేవా ఇది దుహు ఏవాహ శిశీతే శృంగే శృంగే రక్షసే శృంగే ఇది శృంగే రక్షసే వినిక్షే వినిక్ష ఇది వినిక్షే ఉత స్వానాస స్వానాసో దివి దివిషంతో సంతగ్నే అగ్నే స్తిగ్మాయుధా తిగ్మాయుధా రక్షసే తిగ్మాయుధా ఇది తిగ్మా ఆయుధా రక్షసే హంత వై హంత వావు ఉహిత్యో మదేషిత్ చిదస్య అస్య ప్రరుజంతి రుజంతి భామాః భామాన నవరంతే పరంతే పరిబాధః పరిబాధో అదేవీః పరిబాధ ఇది పరిబాధః అదేవీరిత్యదేవీః ఓం ఇతి ప్రథమకాండే ద్వితీయః ప్రశ్నః సమాప్తః ఓం